ఊలల్లా అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా. చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా, మదేసీలోన సర్ఫింగ్ చేస్తోంది ఇలా. రోమియోన మెని క్యారీ మదలీనా, నా విషయంకి బురి లైక్ రోన సోనా. ఓహ్ యా లవ్ ఇట్ లవ్ ఇట్ మోనియాని అని షైనీ షసలీనా, విలి విలి విలి విల్ విల్ మెచ్చానా. ఓహ్ యా మమ్ మమ్ మమ్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ సునలా. మా దేశంలో ఉన్న సర్ఫింగ్ చేస్తుందేలా.